సూక్ష్మ శరీరము, వాగాది పంచశ్రవణాది పంచ ప్రాణాది పంచాభ్రముఖాని పంచ బుద్ధ్యాద్య విద్యాపీచ కామకర్మణి పుర్యష్టకం సూక్ష్మ శరీర మాహోహ 98 వాగాది పంచ వాక్కు మొదలైన 5 శ్రవణాది పంచ శ్రవణము మొదలైన 5 ప్రాణాది పంచ ప్రాణము మొదలైన 5 అభ్రముఖాని పంచ ఆకాశము మొదలైన 5 బుద్ధ్యాది బుద్ధ్యాది చతుష్టయము అవిద్యాపి అవిద్యయు కామకర్మలను పుర్యష్టకం పుర్యష్టకమును 8 సముదాయములను సూక్ష్మ శరీరం సూక్ష్మ శరీరమునుగా ఆహోహ చెప్పుచున్నారు. 1 వాగాది కర్మేంద్రియ పంచకము, 2 శ్రవణాది జ్ఞానేంద్రియ పంచకము, 3 ప్రాణాది ప్రాణ పంచకము, 4 ఆకాశాది సూక్ష్మభూత పంచకము, 5 బుద్ధ్యాద్యంతఃకరణ చతుష్టయము, 6 అవిద్య 145 సూక్ష్మ శరీరము అధ్యాసము కామకర్మణి, 7 ఇచ్ఛయు, 8 ధర్మాధర్మనమంకమగు కర్మయు ఈ విధముగ కలసిన అష్ట సముదాయ రూపములగు పదార్థములతో కూడిన దానిని పుర్యష్టకమనియు సూక్ష్మ శరీరమనియు వేదాంతులు చెప్పుదురు. అవ ఈ సూక్ష్మ శరీరము కూడా అనేక పదార్థ సంఘాత రూప మగుట వలనను సంహతములైనవి కలసినవి గృహముల వలె ఇతరుల అపయోగమునకే ఉద్దిష్టము లగుట వలనను ఈ సూక్ష్మ శరీరము కూడా ఆత్మభిన్నమే యని చెప్పుచున్నాడు. ఇదం శరీరం శృణు సూక్ష్మజ్ఞాతం లింగంత్వ పంచీకృత భూత సంభవం సవాసనం కర్మఫలానుభావకం స్వాజ్ఞానతో నాది రూపాధిరాత్మనః. 99 శృణు వినుము అపంచీకృత భూత సంభవం పంచీకృతములు లింగంతో లింగమైనట్టిదియు వాసనలతో కూడినదియు కర్మఫలానుభావకం కర్మఫల సవాసనం మును అనుభవింపజేయనదియు సూక్ష్మ సంజ్ఞతం సూక్ష్మమను పేరుగల ఇదం శరీరం ఈ శరీరము ఆత్మనః జీవాత్మకు నతః స్వరూప జ్ఞానము లేకపోవుటచే ఏర్పడిన ఆనాదాహ అనాదియగు స్వాజ్ఞ ఉపాధిక ఉపాధి కాని భూతముల నుండి పుట్టినదియు సూక్ష్మ సంజ్ఞతం సూక్ష్మమను పేరు దేనికి కలిగినదో అట్లే ఇదం శరీరం ఈ శరీరము. ఇది జన్యముకాన నిత్యాత్మస్వరూపము కాజాలదని చెప్పుటకే అపంచీకృతభూత సంభవం అను విశేషణము. పంచీకృతములు కాని గగనము మొదలు పృథ్వీ వరకును గల ఏ భూతములు కలవో వాటి నుండి పుట్టినది కావుననే దీనికి సూక్ష్మమని పేరు. లింగం ఇది లిగి ధాతువు నుండి నిష్పన్నమైనది. శ్రీవివేక 10 148 శ్రీవివేక చూడామణి ఆత్మకు జ్ఞాపకమని అర్థము. జడములగు వాగాధికరణములు చేతన మగు ఒక అధిష్ఠాత లేకున్నచో ఆయా కార్యములను చేయుటకే ప్రవర్తింపవు. అచేతనమైన వన్నీ చేతనాధిష్ఠితములైన ఎడలనే కార్యము చేయును అను వ్యాప్తి రథాదులయందు కనబడుచున్నది కదా. బాహ్యేంద్రియములతోడను అంతరింద్రియములతోడను గూడిన ఈ శరీరమునకే లింగ శరీరమని కూడా పేరు అని అర్థము. తో అనునది అవధారణమును అనగా ఇదియే లింగము అను నిర్ధారణను తెలుపుచున్నది. సుషుప్త్యవస్థయందుగూడా జ్ఞానమున్నదను విషయమును కొందరు మాత్రమే అంగీకరింతురు. యజాగర స్వప్నవస్థలలో కలుగు జ్ఞానము మనోమూలముననే కలుగుచున్నది. మనస్సు జడ పదార్థముగాన దీనియందు ఆత్మచైతన్యము ప్రతిబింబించినగాని అది ఇతర వస్తువులను ప్రకాశింపజేయజాలదు. ఆత్మపత్రిబింబమును గ్రహించి ఆత్మజ్ఞాపకమగు అనగా ఆత్మ యొక్క ఉనికిని సూచించడు మనస్సు. ఈ సూక్ష్మ శరీరముతో సంబంధించియున్నది. ఈ కారణములచే సూక్ష్మ శరీరమే లింగ శరీరమని చెప్పబడుచున్నది. ఈ విధ మగులింగత్వము ఆత్మసూచకత్వము స్థూల శరీర కారణ శరీరములకు ఆత్మధర్మరహితము. స్థూల శరీరములు అప్పుడప్పుడు నశించుచుండును కావున అనేకములుండును. అందుచే మోక్షము కలుగు వరకును ఒక స్థూల శరీరము స్థరముగనుండదు. ఈ సంభవింపదు. అందుచే పూర్వపూర్వ సంస్కారము రాబో అనుభవముల వలన కలుగు సంస్కారములకును ఆశ్రయమై మోక్షము కలుగు వరకును స్థిరముగా నుండునది లింగ శరీరమే యని సవాసనం ఇత్యాదికముచే చెప్పుచున్నాడు. వాసనాభ్యహ సహానుభవజన్యము లఘు సంస్కారములతో కూడా వర్తతే ఉండునది గాన సవాసనము భోగహేతు కూడా ఈ లింగ శరీరమే అని చెప్పుచున్నాడు. కర్మ ఫలానుభావకం పుణ్యకర్మకును పాపకర్మకును ఫలములగు ఏ సూక్ష్మ శరీరము సుఖదుఖములు కలవో వాటి యొక్క భోగమును కలిగించునది. సుషుప్త్యవస్థలో వాసనాసహితమగు లింగ శరీరము విలీనమగుటచే కర్మ వలన కలిగిన సుఖదుఖముల అనుభవముండదు. జాగ్రత్ స్వప్నములలో అట్టి లింగ శరీరముండును గాన సుఖదుఃఖానుభవము కూడా ఉండును. ఈ విధముగా అన్వయ వ్యతిరేకములచే లింగ శరీరమే భోగహేతువని తెలుసుకొనవలెను. ఇది ఉన్నప్పుడే అది ఉండును అని చెప్పుట అన్వయము, ఇది లేనిచో అది ఉండదు అని చెప్పుట వ్యతిరేకము. ఈ లింగ శరీరము ఆత్మకు అనాదేగు ఉపాధి, ఇది సూక్ష్మభూతముల వలన జనించినదైనను మహాప్రలయాదులలో కూడా అనభివ్యక్త రూపమున నుండును. సృష్టికాలమున అభివ్యక్త మగుచుండును. ఈ విధముగా విదేహ కైవల్యము కలుగు వరకును ఇది స్థూల శరీరము వలె సాది క్రొత్తగా నిలిచియుండును పుట్టునది కాదు. దప్పుడు ఆశంక అధ్యాసకాం కర్మలకు అవిద్యయని పేరు. అప్పు వేరు వేరు అధ్యానకామ కర్మలు పుట్టుచుండును కదా. వాటితో సంబంధించిన ఒకే లింగ శరీరము స్థిరముగా నుండుననుట ఎట్లు సంభావ్యము? సమాధానము, ఆ అధ్యాసాదులు మార్చునను బాహ్య ములగు వాగాదీంద్రియములను బుద్ధ్యాదరూపమగు అంతఃకరణమును మోక్షము కలుగునంతవరకును ఒకే విధముగా భేదమేమీయూ లేకుండా నుండుటచే తత్సంబద్ధమగు లింగ శరీరము కూడా ఆ ఒక్కటే అని గ్రహింపవలెను. ప్రతిజన్మయందును వాగాదింద్రియములు కూడా వేరువేరుగానే జనించుచుండునని అంగీకరింపబనిలేదు. ఇది అనావశ్యక కల్పనారూపమగు గౌరవము. అటైన మూకత్వాదులు ఎట్లు వచ్చుచున్నవి అను ప్రశ్నకు సమాధానముగా అందులకు పూర్వకర్మ ప్రతిబంధమే కారణమని చెప్పవచ్చును. సర్వకర్మల సంసారము 147-148 శ్రీ వివేక చూడామణి. లకును నిలేమగు అంతఃకరణము ప్రతిజన్మకు వేరువేరుగా పుట్టును అని చెప్పుటకు ఏమాత్రము వీలులేదు. అట్లు అంతఃకరణభేదము నంగీకరించినచో చేసినది పోవుట చేయనిది వచ్చుట అను దోషము వచ్చును. పూర్వజన్మలో చేసిన కర్మాదులకు ఆశ్రయమైన అంతఃకరణము నష్టమైపోయినచో పూర్వకర్మజన్మవాసన నూతన అంతఃకరణమునందు ఉండుటకు అవకాశము లేదుగాన ఈ సంసారము ఎట్లు వచ్చినదో చెప్పుటకు తగు సమాధానముండదు. పూర్వ సంస్కారము లేనిచో బాలకుడు స్తన్యపానమున ఎట్లు ప్రవర్తించును? ఆత్మధర్మవహీనముగాన ఈ సంస్కారములు దాని నంటియుండును అని చెప్పవీలులేదు. అవిద్యనాశ్రయించి ఈ సంసారములుండునని చెప్పినచో అవిద్య ఒక్కటేగాన దానితో అనేకములగు అంతఃకరణములు సంబంధించి అందలి సంసారములచే సుఖదుహఖాదులను పొందుచుండుటచే సుఖము రావలసిన చోట దుహఖము, దుహఖము కలుగవలసిన చోట సుఖము రెండును ఒక్కమారు కలుగుట అనేకులకు ఒకే విధములగు సుఖదుహఖాదులు కలుగుట మొదలగు సాంకర్య మేర్పడును. సుషుప్త్యవస్థలో కూడా భోగస్మృత్యాదులు కలుగవలసియుండును. ఈ విధముగా గౌరవము వలనను పూర్వోక్త ములగు దోషముల వలనను విదేహ కైవల్యము కలుగు వరకు వాగాదులును అంతఃకరణమును అభిన్నములుగానే ఉండునని తెలిసి కొనవలెను. అనాది ఎనగా ప్రాగభావ ప్రతియోగి కానిది అనగా కొంతకాలము లేక కాలాంతరమున పుట్టినది అని అర్థము. అట్టి అనాదిత్వము అవిద్యకు ఉన్నది కాని వాగాదులకు అట్టి అనాదిత్వము లేదు ఆయనను ఒకమారు జన్మించి అవి చివరి వరకును అభిన్నములుగానే ఉండును అను నుద్దేశముతో అవిగూడా అనాది ఎని చెప్పబడినవి. వాస్తవమున ఆత్మ ఒక్కటేయేనను జ్ఞానుల విషయమున గూడా భూమికాభేదమును బట్టి కనబడుచున్న గ్రహవేత్త, గ్రహవిద్వరుడు, బ్రహ్మవిద్వరీయాంసుడు, బ్రహ్మ విద్వరిష్ఠుడు అను విభిన్న 149 సూక్ష్మ శరీరము వ్యవహారమును అంతఃకరణభేదమును బట్టియే సమర్థించవలసి యున్నది. కావున యావతార్యమవస్థాయి భేదహేతో రూపాధిత కార్యమున్నంతవరకును ఉండి భేదమునకు కారణభూతమైన దానికి ఉపాధి అని పేరు అను లక్షణముగల ఉపాధిత్వము లింగ శరీరము విషయమున నిస్సంశయముగా కుదురును. అసంగముగుటచే దేనిచేతను ఉపహితము కాని ఆత్మకు లింగ శరీరము ఉపాధి ఎట్లగును అను నాశంకకు సమాధానముగా స్వాజ్ఞానత అని చెప్పబడినది. స్వస్వరూపము ఇప్పుడు తెలియకుండుటచే తన్మూలకముగా ఉపాధి కల్పితమైనదని అభిప్రాయము. అవ ఈ సూక్ష్మ శరీరమునకు మాత్రమే ఉన్న అసాధారణావస్థను చెప్పుచున్నాడు. స్వప్నో భవత్యస్య విభత్యవస్థా స్వమాత్రశేషణ విభాతి యత్ర స్వప్నేతు బుద్ధ్యః స్వయమేవ జాగ్రత్కాలీన నానావిధ వాసనాభ్యః కర్రాదిభావం ప్రతిపద్య రాజతే యత్ర స్వయం జ్యోతిరయం పరాత్మా. 100 స్వప్నః స్వప్నము అస్య ఈ సూక్ష్మ శరీరం యొక్క విభక్త్యవస్థా విశిష్టమైన దీనికి మాత్రమే చెందిన అవస్థగా భవతి అగుచున్నది. యత్ర దేనియందు స్వమాత్రశేషణ విభాతి తాను ఒక్కటి మాత్రమే మిగిలి ప్రకాశించుచున్నదో బుద్ధిస్తు బుద్ధి అయితే స్వప్నే స్వప్నమునందు జాగ్రత్కాలీన నానావిధ వాసనాభ్యాహ జాగ్రత్తాలమునకు సంబంధించిన అనేక విధములగు వాసనలచే స్వయమేవ తానే ప్రతిపద్య పొంది కర్తాదిభావం కర్తృత్వము మొదలగు వాటిని రాజతే ప్రకాశించును. యత్ర ఎచట అయం ఈ పరాత్మా పరమాత్మ స్వయం జ్యోతిః స్వయం జ్యోతి స్వరూపమై ప్రకాశించుచున్నదో. 150 శ్రీవి పేకచూడామణి అస్య ఈ సూక్ష్మ శరీరము యొక్క విభక్త్యవస్థా భేదకమగు అవస్థ స్వప్న జాగ్రదావస్థలలో స్థూల శరీరమునకు గూడా ప్రవృత్తి యుండుట వలనను సుషుప్త్యవస్థలో ఈ సూక్ష్మ శరీరము గూడా లీనమై పోవుట వలనను సూక్ష్మ శరీరమునకు స్వప్నమునందే ప్రాధాన్యమని అర్థము. స్వమాత్రేత్యాదికముచే అందులకు హేతువు చెప్పుచున్నాడు. స్వమాత్రమనగా తానే అని అర్థము. దాని యొక్క శేష అవ శిష్టత్వము అభిమానాంపదమగు తనచే మాత్రమే అని అర్థము. అవస్థలో స్థూల దేహాభిమానము ఉండదుగాన సూక్ష్మదేహ మొక్కటి మాత్రమే అభిమాన విషయమగును. ఆత్మా అని అధ్యాహారము. ఆత్మ ఏ స్వప్నమునందు స్థూలాభిమానమును విడచి సూక్ష్మ శరీరమును మాత్రమే తాను అన్ని అభిమానించుచు ప్రకాశించుచుండును సంగ్రహముగా చెప్పిన విషయమును స్వమాత్రశేషత్వమును స్వప్నే ఇత్యాది వాక్యముచే వివరించుచున్నాడు. స్వప్నవస్థయందు బుద్ధ్యాః అంతఃకరణము స్వయమేవ ఇతర కారకములు అపేక్ష లేనిదే తాను మాత్రమే జాగ్రదావస్థయందు కలిగిన బహువిధ నంస్కారములచే కర్రాదిభావం కర్తృత్వము కర్మత్వము క్రియాత్వము కరణత్వము అధికరణత్వము మొదలగు దానిని అనగా సకల క్రియాకారక భావమును పొంది ప్రకాశించుచుండును. ఆశంక జడమైన అంతఃకరణమునకు ఇట్టి శక్తి ఇట్లు వచ్చినది. శరీరములో ఫలనున్న హితమను పేర్గల నాడులయందు మనస్సు సంచరించినప్పుడు స్వప్నము కలుగును అని శృతి చెప్పుటచే అచటా ప్రకాశమునకేమాత్రము అవకాశము లేదు కదా. సమాధానము యత్ర స్వయం జ్యోతిః ఇత్యాది వాక్యముచే సమాధానము చెప్పుచున్నాడు. న తత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమజ్ఞః సూక్ష్మ శరీరము 1 తమేవ భాంత మనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి యదాదిత్యగతం తేజో జగద్భాసే తేజఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. ఆత్మతేజస్సు నెదుట సూర్యుడు భాసించడు, చంద్ర నక్షత్రములు భాసించవు, ఈ మెరుపులు భాసించవు. ఈ అగ్ని ఇట్లు భాసించును, భాసించుచున్న ఆ ఆత్మనే అనుసరించి అన్నియు భాసించున్నవి, దాని కాంతిచే ఇది అంతయు భాసించుచున్నది. సూర్యునియందలి ఏ తేజస్సు జగత్తునంతను భాసింపజేయుచున్నదో, చంద్రునియందేదియున్నదో, అగ్నియందేదియున్నదో ఆ తేజస్సు నా సంబంధమైనది అని గ్రహింపుము అను శృతిస్మృతులచే కొనియాడబడుచున్న మహిమ కలదియు, ఇతర ప్రకాశ్యము కానిదియు, జ్యోతి రూపమును అగు పరమాత్మకు సంబంధించిన చైతన్య జ్యోతిస్సు యొక్క సంబంధముచే జాగ్రదవస్థలో నేర్పడిన వాసనలతో కూడిన అంతఃకరణమునకు ఈ శక్తి కలుగుచున్నది. ఆశంక సత్యం జ్ఞానం విజ్ఞానమానందం బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ సర్వానుభూహ ప్రజ్ఞానం బ్రహ్మ, కృత్స్నః ప్రజ్ఞానఘన ఏవ ఇత్యాది శృతులననుసరించి ఆత్మ ఎల్లప్పుడూ చైతన్య జ్యోతి రూపమే, స్వయన జ్యోతిస్వభావమే కదా. అట్టిచో యత్ర స్వయం జ్యోతి రయం పరాత్మా అని స్వప్న విషయముననే ఉన్న ఒక విశేషముగా ఏల చెప్పబడినది. సమాధానము, ఇందులకు కారణము చెప్పుచున్నాను, వినుము. బృహదారణికములోనున్న జ్యోతిరాహ్మణమును అమూల చూడముగా పరిశీలించినచో ఈ విషయమును సులభముగా తెలుసుకునవచ్చును. అచత కిం జ్యోతిరియం పురుష, ఈ పురుషునకు ఏది జ్యోతి అని జనకుడు ప్రశ్నింపగా భగవంతుడగు యాజ్ఞవల్క్యుడు, శ్రీవివేక చూడామణి ముందుగా సర్వలోక ప్రసిద్ధుడగు సూర్యుని జ్యోతిస్సుగా చెప్పి, ఆ సూర్యుడస్తమించినప్పుడు చంద్రుని, చంద్రుడస్తమించినప్పుడు అగ్నిని, అగ్ని శాంతమైనప్పుడు వాక్కును, వాక్కు శాంతమైనప్పుడు ఆత్మను జ్యోతి సుగా శాంతాయం వాచి కిం జ్యోతిరేవాయం పురుష ఇత్యాత్మై వాస్య జ్యోతిర్భవతీతి ఆత్మనేవాయం జ్యోతిశాస్తే పల్యేతే కర్మకురుతే విపల్యేతి వాకు. శాంతించినప్పుడు పురుషునకు ఏది జ్యోతిస్సు, అప్పుడు ఆత్మయే జ్యోతిస్సు. ఈ ఆత్మజ్యోతిస్సుతోడనే వెళ్ళుచుండును, పనులు చేయుచుండును, తిరిగి వచ్చుచుండును అను నంతవరకును గల వాక్యములలో చెప్పెను. ఈ జ్యోతిష్వము ఆత్మకు సర్వదా ఉన్నను, జాగ్రదావస్థలో ఇంద్రియాదులకు సహాయకారులను ఆదిత్యాది బాహ్య జ్యోతిస్సులు ఉన్నప్పుడును, అంతరింద్రియ బాహ్యేంద్రియ సముదాయము యొక్క వ్యాపారములు కలిసిపోయి ఉన్నప్పుడును ఈ ఆత్మజ్యోతిష్వమును వేరుగా ఎత్తిచూపుటకు అవకాశము. సుషుప్త్యవస్థలో కూడా ఈ ఆత్మజ్యోతిస్సు వివిక్తముగ ఉండదు, వేరుగా ఉన్నను ఆ సమయమున దృశ్యవస్తువులన్నీ లీనమైపోవుటచే ప్రకాశ్యవస్తు వేదియు లేదుగాన ఈ ఆత్మజ్యోతిస్సును విడిగా చూపుటకు శక్యము కాదు. ఆ సమయమున అజ్ఞానమున్నను అది భావపదార్థమా అభావ పదార్థమా యని చర్చకు ఆస్పదమగుటచే సుషుప్తియందు ఆత్మ అజ్ఞాన ప్రకాశమని చెప్ప వీలుండదు. ఇక స్వప్నావస్థలో వ్యవహారమంతయు జాగ్రత్యాలమునందువలెనే జరుగుచుండును. కాని బాహ్యములగు జ్యోతిస్సులుగాని స్థూల శరీరముగాని అప్పుదుండవు, బాహ్యేంద్రియములన్నీ వ్యాపార ముడిగి ఉండును. అప్పుడు జాగ్రద్వాసనలతో గూడిన ఒక్క మనస్సు మాత్రమే ఆత్మజ్యోతిస్సు ప్రతిబింబించుటచే సర్వాకారమై భాసించుచు వ్యవహరించుచుండును. కావున వివిక్తమగు ఆ అవస్థలో ఆత్మ స్వయం జ్యోతిస్వరూపము అను విషయమును బోధించినచో సులభముగా 152 సూక్ష్మ శరీరము 158 అర్థముగును గాన అత్రాయం పురుషః స్వయం జ్యోతిః అని చెప్పబడినది. ఉదాహరణమునకు జగత్తు ఎల్లప్పుడునూ అనగా సృష్టికి పూర్వమందును సృష్టినంతరమునను కూడా సజాతీయ విజాతీయ స్వగత భేదరహిత బ్రహ్మరూపముననే ఉన్నది. అయినను శ్రోతల బుద్ధికి అనాయాసముగా అర్థమగుటకై ఛాందోగ్యోపనిషత్తు సదేవ సోమ్యే దమగ్ర ఆసీత్ ఏకమేవాద్వితీయం ఓ సౌమ్య సృష్టికి పూర్వము ఇది ఎంతయు కేవలము సన్మాత్రముగను ద్వితీయరహితముగను ఉండెను అని చెప్పుచున్నది. అట్లే స్వప్నమునందు మనస్సు కూడా జాగ్రత్ సంస్కారయుక్తమైనను జడము కాన జడము అన్యవస్తువుచే ప్రకాశింపజేయబడును గాని స్వయముగా ప్రకాశింపజాలదు గాన స్వయముగా ప్రకాశింపజాలదు. అందుచే చైతన్య జ్యోతః స్వరూప మగు ఆత్మ ప్రతిబింబించుటచేతనే స్వప్నమున వస్తు ప్రకాశకములగు సూర్యచంద్రాది జ్యోతి రూపమునను ప్రకాశ్యములగు ఘటపటాగ రూపమునను పరిణతి చెందుటకు అర్హమయ్యుండునని చెప్పబడినది. కావుననే అంధాదులు కూడా స్వప్నమునందు పదార్థమును చూడగలుగుచున్నారు. అట్లుకానిచో అనగా మనస్సే ప్రకాశప్రకాశ్య రూపమున పరిణమించుచున్నది అని చెప్పుకొన్నచో జాగ్రదావస్థలో నేత్రములు లేని ఆ అంధులు స్వప్నావస్థలో పదార్థములనెట్లు చూడగలుగుచున్నారు. అందుచే ఆత్మశక్తిచే మనస్సే నేత్రరూపమున గూడ పరిణమించుచున్నదని చెప్పవలసి యున్నది. ఈ విధముగా నేత్రముగాని ఆదిత్యాది జ్యోతిస్సులుగాని లేని సమయమునగూడ కనబడుచున్న సకల పదార్థములను భాసింపజేయగల శక్తి ఆత్మకు మాత్రమే ఉన్నది అను విషయము శ్రోతల బుద్ధియందు చక్కగా నిలుచుటకే శృతివాక్యాను సారముగా యత్ర స్వయం జ్యోతి రయం పరాత్మ అని మూలమునందు చెప్పబడినది. 154 శ్రీవివేక చూడామణి అవా సూర్యుడు వెలుతురును ఇచ్చుట ద్వారా సకల ప్రాణులను ప్రేరేపించుచున్నను వాటి కర్మలేవియు అతనికి అంటవు. అట్లే ఆత్మకుడ జ్యోతిస్సే కావున బుద్ధికృతమగు కర్మచే లిప్తుడుకాడు అని ప్రసంగవశమున చెప్పుచున్నాడు. ధీమాత్రకోపాధరశేష సాక్షి నలిప్యతే తత్కృత కర్మలిపయః యస్మాదసంగస్తత ఏవ కర్మభ్యాః నలిప్యతే కించిదుపాధినా కృతయః. 101 అశేష సాక్షి సమస్త మునకును సాక్షి అయినట్టియు ధీమాత్ర కోపాధనః బుద్ధి మాత్రమే ఉపాధిగాగల ఆత్మ తత్కృత ఆ బుద్ధిచే చేయబడిన కర్మల యొక్క లేపములచే నలిప్యతే లిప్తుడుకాడు. యస్మాత్ ఏ కారణము వలన అసంగః సంగరహితుడో తత ఏవ ఆ కారణము వలననే ఉపాధిన కృతయః ఉపాధిచే చేయబడిన కర్మభ్యః కర్మలచే నలిప్యతే లిప్పుడు కాడు. ధీమాత్రక అననప్పుడు కప్రత్యయము స్వార్థమునందు వచ్చినది అనగా ధీమాత్ర అన్న ఎంత అర్థమో ధీమాత్రక అన్నను అంత అర్థమే. స్వప్నమునందు ఏ ఆత్మకు ధీమాత్రమే ఉపాధిగానుండునో అట్టి ఆత్మ ధీమాత్రకోపాధి. అట్టి ఆత్మబుద్ధిచే చేయబడిన కర్మల యొక్క లేపములతో సంబంధములతో సంబంధింపదు అశేష సాక్షి అనునది అందులకు హేతువు. సాక్షి అనగా విషయము తెలిసినవాడు కాని కర్తృత్వము లేనివాడు. కర్మ సంబంధము కర్తకు మాత్రమే ఉండును కదా. లోకమునందు గూఢవాది ప్రతివాదులు చేయు కర్మలతో సాక్షికి ఎట్టి సంబంధము ఉండదు. అట్లే ఆత్మకును అసంగో హేయం పురుషః అసంగో నహి సజతే అని శృతివాక్యములు గూడా ఆత్మ అసంగమని చెప్పుచున్నవి. 155 సూక్ష్మశరీరము యస్మాదసంగః ఇత్యాది వాక్యముచే బుద్ధిచేతగాని తదితరములగు వాగాదికములగు ఉపాధులచేగాని చేయబడు కర్మలతో గూడా ఈ ఆత్మకు సంబంధము లేదని చెప్పుచున్నాడు. తతః ఏవత్ ఆత్మ అసంగము అను కారణము వలననే ఉపాధినా కూతయః శరీరముచేగాని వాకుచేగాని మనస్సుచేగాని మదియే ఇతరములగు ఉపాధులచేగాని చేయబడిన కర్మభ్యః సదసత్యర్మలచే ఏమాత్రము నలిప్యతే సంబద్ధుడు కాడు. అవ సంగము ఉపాధి కల్పితము అసంగత్వము వాస్తవికము అని నిరూపించుచున్నాడు. సర్వవ్యాపృతికరణం లింగమిదం శాచిదాత్మన పుంసః వాస్యాదికమివ తక్షః తేనే వాత్మ్యభవత్య సంగో 102 వాస్యాదికం బాడిత మొదలగునది తక్షః ఇవ వడ్రంగికి వలె ఇదం ఈ లింగం లింగ శరీరము చిదాత్మనః పుంసః చిదాత్ముడగు పురుషునకు సర్వవ్యాపృతికరణం సమస్తమైన వ్యాపారములకు సాధనముగా స్యాత్ అగును. తేనేవ ఆ కారణముచేతనే అయం ఆత్తాయి ఆత్మ అసంగః భవతి, సంగము లేనిది అగుచున్నది. చిదాత్మనః జ్ఞానస్వరూపుడగు పుంసః పురుషునకు ఆత్మకు ఇదం లింగం బుద్ధ్యాదులతో కూడిన ఈ లింగ శరీరము తక్షః వడ్రంగికి వాస్యాధికమైన చెక్కుటకు ఉపయోగించు బాడిత మొదలగునది వలె సర్వవ్యాపృతికరణం సకల వ్యాపారములకు అసాధారణ కారణముగా అగును. వడ్రింగికకుడ కథను చెకేడు సామర్థ్యము బాడిత మొదలగు సాధనములుండుట వలన వచ్చినది కాని స్వాభావికము కాదు. అట్లే ఆత్మకు అజ్ఞానకు తమగు లింగ శరీర సంబంధమున్నప్పుడే సకల వ్యవహారములను ఏర్పడుచుండును. కావుననే సుషుప్త్యవస్థయందు లింగ శరీర సంబంధము లేదు గాన వ్యవహారము కూడా ఉండదు. తేనేవ లింగ శరీర సంబంధమున్నప్పుడు శ్రీవివేక చూడామణి అసంగు వ్యాపారముండుట, అది లేనప్పుడు వ్యాపారము లేకపోవుటాను లోక ప్రసిద్ధమగు హేతువుచేతనే అయం ఈ ఆత్మ. వాస్తవమున ఎట్టి వ్యవహారములతోడను సంబంధము లేనివాడుగా ఆగుచున్నాడు. 156 లవ ఆశంక అహం నేను అను ప్రతీతికి విషయమైనదే కదా ఆత్మ. నేను అంధుడను, నేను చెవిటివాడను, నేను మూగవాడను, నేను నిట్టూర్చుచున్నాను, నేను ఆకలి దప్పికలతో బాధపడుచున్నాను, నేను సుఖవంతుడను, నేను దుఃఖవంతుడను ఇత్యాది ప్రతీతులననుసరించి ఆత్మకు అనేక ధర్మములతో సంబంధం ఉన్నట్లు కనబడుచున్నప్పుడు ఆత్మ అసంగమని చెప్పుట ఎట్లు పోసాగును? సమాధానము, ఆ ధర్మములన్నీయు ఆయా ఉపాధులకు సంబంధించినవి, సాంసారిక ధర్మము లేవియు ఆత్మకు లేవు అని చెప్పుటకే ఆయా ఉపాధులకు గల ఆయా ధర్మములను వివరించుచున్నాడు. అంధత్వ మందత్వ పటుత్వ ధర్మాః సౌగుణ్యవై గుణ్యవసాధి చక్షుషః బాధిర్య ముఖత్వ ముఖాస్త దైవ శ్రోత్రాది ధర్మాన తు వేత్తురాత్మనః. 103 చక్షుషః నేత్రము యొక్క సౌగుణ్యవైగుణ్యవసాత్ సరిగా నుండుట చెడిసోవుట అను కారణముల వలన అంధత్వ మందత్వ పటుత్వ ధర్మాః గ్రుడ్డితనము చూపుమందముగా నుండుట చూపు బాగుగా నుండుట అను ధర్మములు కలుగుచున్నవి. తథైవ అట్లే దాధిక్య ముఖత్వ ముఖాహ చెవుడు మూగతనము మొదలగునవి శ్రోత్రాది ధర్మ శ్రోతాదుల ధర్మములు వేత్తుహ జ్ఞాతేన ఆత్మనస్తు ఆత్మ యొక్క ధర్మములైతే న కాదు. సూక్ష్మ శరీరము 157 ముందుగా బాహేంద్రియ ధర్మములను చెప్పుచున్నాడు. నేత్రము బాగున్నచో పటుత్వము, చెడిపోయినచో అంధత్వము మందత్వము కలుగును. ఈ విధముగా శ్రోత్రవైగుణ్యము వలన బాధిర్య మందత్వములు, దాని సౌగుణ్యము వలన పటుత్వము, వాగింద్రియ వైగుణ్యము వలన మూకత్వము, సౌగుణ్యము వలన పటుత్వము, త్వక్ ఘ్రాణరసన రూపములగు జ్ఞానేంద్రియముల విషయమునను, పాణిపాదాదులగు కర్మేంద్రియముల విషయమునను ఇట్లే గ్రహించవలెను. ఇది అంతయు ఆత్మకు సంబంధించినది కాదు ఇత్యాది వాక్యముచే ఇందులకు కారణము చెప్పుచున్నాడు. చక్రురాదుల ఎందున్న మందత్వ పటుత్వాధికము సాక్ష్యగు ఆత్మచే తెలియబడుచున్నది గాన వేద్యమగు అది మందత్వాధికము వేత్త యొక్క ధర్మము కాజాలదు తు అననది నిశ్చయార్థకము. 4 వేత్తు అవ ఉచ్ఛ్వాస క్షుప్పిపాసాదులు ప్రాణధర్మములని చెప్పుచున్నాడు.